పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 35వ భాగం. నీటిలో మనిషి మరీ ఎక్కువ లోతులకు చేరలేకపోవడానికి ఈ ఒత్తిడే కారణం. కొంత లోతు తర్వాత ఒత్తిడి కారణంగా మనిషి శరీరం పగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఈ పేలటం బెలూన్ ఉబ్బి పగలటం వంటిది కాదు, అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. శరీరం కుదించుకుపోతుంది. అంతకుముందే శ్వాస లాంటి జీవచర్యలు వీలుగాని పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కళ్ళతో చూస్తే కానీ అర్థం కావు. భౌతిక శాస్త్రం చెబుతున్న పద్ధతులను అర్థం చేసుకుని ఊహించగలిగితే తేలికగానే అర్థమవుతుంది. భౌతిక శాస్త్రంలో ప్లవన సూత్రాలు అని ఒక విభాగం ఉంది. వస్తువులు వాటి బరువును బట్టి, ఆక్రమించే స్థలాన్ని బట్టి మునుగుతాయి లేదా తేలుతాయి. ఈ రకం సంగతులను గమనించడంతోనే మొదట్లో భౌతిక శాస్త్రం ఒక రంగంగా రూపం పోసుకుంది. ఆ తర్వాతనే మిగతా అంశాలు వచ్చి చేరాయి. హాట్ ఎయిర్ బెలూన్స్లో ఎగరటం ఎలా వీలవుతుంది? గాలి చొరని గట్టి గుడ్డతో బెలూన్ కట్టి దాని కింద భాగాన ఒక బుట్టను అమర్చి అందులో ఎక్కి గాలిలో విహారం చేయటం కనీసం టీవీలోనైనా చూసి ఉంటారు. బెలూన్లోకి వేడి గాలిని పంపితే అందులోని గాలి విస్తరించి బెలూన్ ఉబ్బుతుంది. గాలి కూడా ఫ్లూయిడ్ అనే ద్రవం అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఒత్తిడి, పరిమాణం, ఉష్ణోగ్రతల మధ్యన సంబంధాలు, వాటి ప్రభావాలు ఉంటాయి. బర్నర్తో మంటను పుట్టించినందుకు ముందు గాలి వేడెక్కుతుంది. అది త్వరగా కదిలి బెలూన్లోకి చేరుతుంది. వేడెక్కిన గాలి పరిమాణం పెరుగుతుంది, దానితో పాటు అది పుట్టించే ఒత్తిడి కూడా పెరుగుతుంది. బెలూన్ అడుగు భాగంలో తెరుచుకుని ఉంటుంది, కాబట్టి లోపలి గాలి కొంత బయటకు వచ్చేస్తుంది. బెలూన్ లోపల ఒత్తిడి వాతావరణంలోని ఒత్తిడి కన్నా ఎక్కువయ్యే వీలు ఉండదు. ఒత్తిడి ఎక్కువైన కొద్దీ మరింత గాలి బయటకు వస్తుంది. కొంతకాలానికి బెలూన్ బయట లోపల ఒత్తిడి సమానమవుతాయి. లోపలి గాలి పరిమాణం పెరిగినందుకు బెలూన్ వీలైనంత మేరకు ఉబ్బుతుంది. ఆ తరువాత గాలి బయటకు వస్తుంది, కాబట్టి బెలూన్ సైజు ఒకే రకంగా ఉండిపోతుంది. గాలి బయటకు వస్తున్న కొద్దీ లోపల మిగిలే గాలి ద్రవ్యరాశి తగ్గుతుంది. వేడి కారణంగా విస్తరిస్తున్న గాలి కొంత బయటకు పోతుంది, ఉన్న గాలి మరింత విస్తరిస్తుంది, కాబట్టి ద్రవ్యరాశి తగ్గినట్టు లెక్క. ఇక తేలటానికి కారణమైన ప్లవనశక్తి నీళ్లలో లాగే గాలిలో కూడా ఉంటుంది. నీటిలో ఉన్న జలాంతర్గామిలో ద్రవ్యరాశిని బట్టి అది మునగటమో తేలటమో జరిగినట్టే బెలూన్లో కూడా జరుగుతుంది. బుట్ట, అందులో మనుషులు, మిగతా వస్తువుల బరువుతో పాటు బెలూన్ బరువు కలిసి బెలూన్ ద్రవ్యరాశిగా చెప్పుకోవాలి. బెలూన్లోని గాలితో దాని సాంద్రత మారుతుంది. గాలి బెలూన్ను పైకి తోసే బలానికి బరువు కారణంగా వస్తువులతో పాటు బెలూన్ భూమి వైపు ఆకర్షింపబడే శక్తికి సమతూకం ఏర్పడుతుంది. ఇక క్రమంగా ప్లవనశక్తి పెరిగిన కొద్దీ బెలూన్ ఎగరటం ప్రారంభిస్తుంది. బెలూన్ కింద పడే వేగం కన్నా దానిని పైకి తోసే శక్తి ఎక్కువైన కొద్దీ అది ఎగురుతుందని అర్థం. బెలూన్ను మరీ ఎత్తుకు ఎగరకుండా ఆపాలంటే అందులోని చిన్న రంధ్రాలను వాడి లోపలి వేడిగాలిని కొంత వదిలేస్తారు. ఈ రకంగా బెలూన్ను ఒకే ఎత్తులో ఎగిరేట్టు చేయవచ్చు. జలాంతర్గామిలోని నీటి పరిమాణం ఆధారంగా అది ఒక లోతులో ఉన్నట్టే బెలూన్లోని వేడిగాలి పరిమాణం ఆధారంగా అది కూడా ఒక ఎత్తులో ఎగురుతుంది.